Book 2 24 24 المواعيد سماவேசம். هل قد فاتك الباص للتو الحافلة؟ مي بس వెళ్ళి పోయిందా؟ لقد انتظرتك للتو نصف ساعة. నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను. الا يوجد معك هاتف جوال؟ మీ వద్ద మొబైల్ ఫోన్ లేదా؟ كن دقيقا في المرة القادمة. ఈసారి నుండి విధిగా ఉండండి. خذ سيارة أجرة في المرة القادمة. ఈసారి నుండి టాక్సీలో రండి. خذ معك مظلة مطر في المرة القادمة. ఈసారి నుండి మీతో పాటుగా గొడుగు తీసుకెళ్ళండి. غدا عندي عطلة. రేపు నాకు సెలవు ఉంది. هل سنلتقي غدا؟ మనం రేపు కలుద్దామా؟ يؤسفني غدا لا يناسبني. క్షమించండి, రేపు నేను రాలేను. هل قد خططت لشيء في عطلة نهاية هذا الأسبوع؟ ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఏవైనా పనులు పెట్టుకున్నారా؟ أو قد صرت متواعدا؟ లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవాల్సి ఉందా؟ أقترح أن نلتقي في عطلة نهاية الأسبوع. నా ఉద్దేశంలో మనం ఈ వారాంతరంలో కలవాలి. هل نقوم بنزهة؟ మనం పిక్నిక్కి వెళ్దామా؟ هل نسافر إلى الشاطئ؟ మనం సముద్ర తీరంకి వెళ్దామా؟ هل نسافر إلى الجبال؟ మనం పర్వతాలపైకి వెళ్దామా؟ سآخذك من المكتب. నేను నిన్ను ఆఫీస్ నుండి తీసుకువస్తాను. سآخذك من المنزل. నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను. سآخذك من محطة الباصات الحافلات. నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను.